107 హయారుఢా సేవితాంధ్యః సం ధా హయారుఢా సేవితాంధ్యః హయారుఢా నామ అశ్వమాత్ర సేనాని శక్తిః వశ్యకరి తయా సేవితౌ అంఫ్రీయస్యాః సౌ తథా ఓం హయారుఢా సేవితాంధ్యే నమః 191 శంకర గ్రంథరత్నావళి ఆం వి అశ్వారుఢయనగా అశ్వసైన్యమునకు సేనానేన శక్తి పరమేశ్వరి పరమేశ్వరి చరణ పంకజములు అశ్వారుఢచే సేవింపబడునవిగాన త్రిపురసుందరి హయారుఢ సేవితాంధ్యహ ఎనునామముతో వెలుగొందుచున్నది. అశ్వారుఢ పంచదశి మహావిద్య యొక్క యుత్తరాంగ దేవత అయ్యని శ్రీవిద్యా సంప్రదాయము